కఠినమైన ఈ మాటనెట్లు రాజు వద్ద చెప్పగలము? పాతాళమునకు వెళ్ళుచు దేవతల ధనరత్నాదులనిచ్చి వెళ్లినా సరే, లేక యుద్ధములో చచ్చుటకు సిద్ధమైనను సరే అను ఇట్టి కఠోర వచనమును రాజు వద్దనెట్లు పలుకగలము? అసత్యము చెప్పకూడదు. కనుక బుద్ధిమంతుడిట్టి ఎడ మౌనమవలంబించుట శ్రేయస్కరము. రాజు వద్దకు వెళ్ళి మౌనముగా నుండుటయు కుదరదు. కనుక యుద్ధమే చెయ్యదగినదని పలికెను. వారిద్దరును ధనుర్బాణముల ధరించి రథమునెక్కిరి. బిడాలుడు దేవిపై నేడు బాణములు ప్రయోగించెను. అసిలోముడు మాత్రము ఊరక చూచుచుండెను. నిరంకుశయగు దేవి తన మీదికి వచ్చు బాణములను ఖండించి బిడాలునిపై మూడు బాణములను ప్రయోగించెను. ఆ దెబ్బకు అతడు మూర్ఛనొంది మరణించెను. తరువాత అసిలోముడు యుద్ధమునకు సిద్ధమయ్యెను. ఎడమ చేతిని పైకెత్తి ఆ రాక్షసుడు, దేవి, దుష్ట రాక్షసులు చచ్చుట నాకు తెలియును. మా మహిషుడు మందబుద్ధి, మంచి చెడ్డ ఎరుగడు. నేను సేవకుడను కనుక నాకు యుద్ధము చేయుట తప్పుటలేదు. రాజు వద్ద ఇష్టము కాని మాట చెప్పలేము. మేలో కీడో వీరమరణము నందుట నా ధర్మము. నీ బాణములకు దానవులెల్లరూ మరణించుచున్నారు. దైవమే గొప్పది, పౌరుషము పనికి మాలినదని తలచుచున్నారు అని మాట్లాడి అసిలోముడు దేవిపై బాణములు ప్రయోగించెను. మాయాస్వరూపిణీయగు దేవి ఆ బాణములు తనను చేరకముందే ఆ బాణములను ఖండించెను. మరికొన్ని బాణములు ప్రయోగించి దేవి అసిలోముని బాధించెను. ఆ బాణములు రాక్షసుని శరీరమునకు చిల్లులు చేయగా రక్తధారలు స్రవించెను. అంతనతడు గద తీసుకొని పరుగెత్తి వెళ్ళి సింహమునెత్తిపై కొట్టెను. సింహము కూడా గోళ్లతో వాని వక్షస్థలమును చీల్చెను. అది లెక్క చేయక రాక్షసుడు సింహము తలపైనెక్కి గదతో దేవిని కొట్టెను. ఆ దెబ్బను తప్పుకొని దేవి వాడి అయిన తన ఖడ్గముతో రాక్షసుని శిరస్సును ఛేదించెను. శిరస్సు తెగిపోగా రాక్షసుడు నేలపై బడెను. రాక్షసులు హాహాకారమును చేసిరి. దేవతలు జగదంబను జయ జయ ధ్వనులతో స్తుతించిరి. ఇరువురు రాక్షస వీరులను మరణించగనే సింహము సైనికులను కొందరిని చంపినది, మరికొందరిని తిన్నది. పారిపోయిన కొందరు సైనికులు దుఃఖముతో మహిషునకు బిడాలాసి లోములు చనిపోయిరని చెప్పిరి. ఆ మాటలు విని మహిషుడు చింతతో వ్యాకులమైన మనస్సు కలవాడయ్యెను. మహిషుడు శ్రీదేవిని కని మోహవశుడగుట. తరువాత మహిషుడు కోపముతో తనకు మంచి రథమును తెమ్మని దారకుడను వానిని పంపెను. సారథి త్వరగా వెళ్ళి రథమును తెచ్చెను. ఆ రథము 1000 గాడిదలు కలది. ధ్వజముతో అలంకరింపబడి మంచి చక్రములు కలిగియుండెను. మరియు రాజా, సమస్తాయుధములతో కూడిన రథము ద్వారమందున్నదని మనవి చేసెను. అంతట మహాబలశాలి మహిషుడు మానవ శరీరమును ధరించి యుద్ధమునకు బయలుదేరెను. సర్వాభరణములతో అలంకరింపబడిన తన మానవ శరీరమును చూచి ప్రేమించునని తలచెను. దివ్యములై వస్త్రములు ధరించి 2వ మన్మధుడా అన్నట్లు సైన్యముతో దేవి వద్దకు వెళ్ళెను. అనేక వీరులతో యుద్ధము చేయవచ్చిన మహిషుని చూచి దేవి శంఖమును పూరించెను. జనులు ఆశ్చర్య కలిగించు శంఖధ్వనిని విని మహిషుడు దేవి వద్దకు వెళ్ళి నవ్వుచు ఆమెతో ఇట్లు పలికెను. దేవి, ఈ ప్రపంచములో స్త్రీగాని పురుషుడుగాని సుఖం కావలెనని కోరుదురు. సుఖము సంయోగములోనే సంభవించునుగాని వియోగమునందు కాదు. లోకములో సంయోగము వలన కలిగే సుఖము అతి ఉత్తమము. ఈడుజోడుగల యువతీ యువకుల మేలుకలయిక మహత్తర సుఖమునిచ్చును. నేను అన్ని విధములైన సద్గుణములు గల యువకుడను, వీరుడను కూడా. నా మూలమున నీకు నిస్సంశయముగా అత్యుత్తమ సుఖము కలుగును. ప్రియురాలా, నేను అనేక రూపముల ధరింపగల మొనగాడను. ఇంద్రాది దేవతలు నాతో పోరాడలేకపోయిరి. వారి అమూల్య రత్నములను నా వద్దనే పదిలముగా నుంచితిని. వాటిని అన్నిటినీ నీ ఇష్టము వచ్చినట్లు అనుభవింపుము, లేక దానమైనను చేసి కొనవచ్చును. నాకు నీవు పట్టమహిషివికమ్ము. నేను నీ పాదదాసుడను. నీ మాటననుసరించి దేవతలతో విరోధమును వదలుకొందుము. నీవు సుఖపడునట్లు నేను సర్వదా ప్రయత్నింతును. విశాలాక్షి, ఆజ్ఞాపించుము. నీవు చెప్పినట్లు నడచెదను. నీ సౌందర్యమును చూచి నా మనస్సు మోహించినది. మన్మథ బాణములచే బాధింపబడుచున్న నన్ను కాపాడుము. శరణాగత రక్షణము పరమధర్మముగదా. నేను నీ సేవకుడను. ప్రాణమున్నంత వరకు ఆడిన మాట తప్పను. నీ పాదములకు నమస్కరించుచున్నాను. ఓ విశాలాక్షి, నాపై దయచూపుము. పుట్టినది మొదలు ఎన్నడూను దైన్యమెరుగను. బ్రహ్మాది దేవతలకు నా చరిత్ర తెలియును. నీకు దాసుడను. ఒక్కమారు నా వైపు చూడుము అని పలికెను. ఇట్లు మాట్లాడుచున్న మహిషునితో దేవి ఇట్లు పలికెను. నేను పరమపురుషుని తప్ప వేరొకనిని కోరను. సేనాతని ఇచ్ఛాశక్తిని. సమస్త జగత్తులను నేనే సృష్టింతును. నేనా పరమపురుషుని సంయోగమున చైతన్యవంతురాలనగుదును. నాకు తుచ్ఛమైన గ్రామ్య సుఖ వాంఛలేదు. నీవు వట్టి మూఢుడవు. పరస్త్రీ సాంగత్యమును కోరుచున్నావు. స్త్రీ అనగా పురుషుని బంధించు గొలుసు. నీవు మనోనిగ్రహముచే సుఖమును పొందుటకు ప్రయత్నింపుము. నీవు దేవతలతో విరోధము మాని ఇష్టము వచ్చినట్లు సంచరించుము. నీకు జీవించవలయునను కోరిక ఉన్నచో పాతాళమునకు పొమ్ము, లేదా యుద్ధమును చేయుము. దేవతలు నిన్ను నశింపజేయుటకు నన్ను పంపించిరి. నీవు చూపిన మాటలలోని స్నేహమునకు సంతోషించితిని. నిన్ను విడిచిపెట్టుచున్నాను, వెళ్ళుము. చావదలచినచో యుద్ధము చేయుము. తప్పక నిన్ను చంపెదను, ఇందులో సందేహము లేదు. ఈ విధమైన ఆమె మాటలు విని కామమోహితుడైన రాక్షసుడు మధురముగా ఇట్లు పలికెను. హరిహరాదులను లోకపాలకులను జయించిన నేను నీతో యుద్ధము చేయుట తగినదిగాదు. నీకిష్టమైనచో నన్ను వివాహము చేసుకొమ్ము, నన్ను సేవించుము. అట్లు కానిచో నీవెక్కడ నుండి వచ్చితివో అక్కడకు వెళ్ళుము. నేను నీతో స్నేహము కలిగి ఉన్నాను గనుక నీతో యుద్ధము చేయను. మేలు చేయునట్టియు శుభమైన మాట చెప్పితిని.